అగస్త్య కృత స్తోత్రము 6.com 3వ సర్గ త్వదాగమన మేవాహు ప్రతీక్షసమ విస్థితః యదాక్షర సముద్రాంతే బ్రహ్మణా ప్రార్థతః పురా అభూమే భారపను త్యర్థం రావణస్య వధాయ చ తదాది దర్శనాకాంక్షిత వరామత పశ్చరన్ వసామి మునిఖి స్వార్థం త్వామేవ పరిచింతయన్ సృష్ట్యః ప్రాగేకవాసి నిర్వికల్పోను పాధికః త్వదాశ్రయ త్వద్విషయమాయతే శక్తి రుచ్యతే త్వామేవ నిర్గుణం శక్తిరావృణోతి యదా తదా అవ్యాకృత మితి ప్రాహుర్వేదాంత పరినిష్ఠితాః మూల ప్రకృతి రిత్యేకే ప్రాహుర్మాయతి కేచన ఆ విద్యా సంస్కృతిర్బంధ ఇత్యాది బహుధోచ్యతే త్వయా సంక్షోభ్యమానా సామహత్తత్వం ప్రసూయతే మహతత్వాదహంకార స్వయా సంచోదితాదభూత్ అహంకారో మహత్తత్వ సంపృత స్త్రీ విధో భవత్ సాత్వికో రాజా సశ్చైవ తామసశ్చేతి భణ్యతే 18, 5, 9, 20, 21, 22, 23, 24, 55 తామసాత్ సూక్ష్మ తన్మా తన్మాత్రాణ్య సంభూతాన్యతః పరం స్థూలాని క్రమసోరామ క్రమోత్తర గుణానిహ 25 రాజసా నిస్త్రీ యాన్యేవ సాత్వీ కా దేవతాపనః తేభ్యోభవత్సు త్రరూపం లింగం సర్వగతం మహత్తతో విరాట్ సముత్పన్నః స్థూలాద్భూతకదంబకాత్ విరాజః పురుషాత్ సర్వం జగత్ స్థావర జంగమం దేవతిర్యం మనుష్యాశ్చ కాలకర్మ క్రమేణ తు త్వమ్రజోగుణతో బ్రహ్మ జగత సర్వకారణం సత్వాద్విష్ణుస్త్వమే వాస్య పాలక సద్భిరుచ్యసే లయే రుద్రస్త్వమేవ సత్వన్మాయాగుణభేద జాగ్రత్స్వప్న సుషుప్త్యాఖ్యావృత్తయో బుద్ధిజర్గుణై తాసాం విలక్షణో రామస్త్వం సాక్షి చిన్మయో 2వయేహ సృష్టిలీలాం యదాకర్తు మీహసే రఘునందన అంగీకరోషి మాయాంత్వం తదా వైగుణవానివ రామమాయ ద్విధాభాతి విద్యా విద్యేతి తే సదా ప్రవృత్తి మార్గ నిరత ఆ విద్యావశవర్తినః నివృత్తి మార్గ నిరత వేదాంతార్థ విచారకాః త్వద్భక్తి నిరతాయ చ తే వైవిధ్యామయ స్మృత ఆ విద్యావశగాయతు నిత్యం సంసారినశ్చ తే విద్యాభ్యాసకతాయతు నిత్యముక్తాస్తైవ హి లోకే త్వద్భక్తి నిరతాస్తవన్మంత్రోపానకాశ్చయే విద్యా ప్రాదుర్భవేత్తేషా నేతరేషాం కదాచన అతస్త్వద్భక్త సంపన్న ముక్త ఏవన సంశయః త్వద్భక్ష్య మృత హీనానాం మోక్ష స్వప్నే ఓషినో భవేత్ 36 కిం రామ బహునోక్తేన సారం కించిత్ బ్రవీమితే సాధు సంగతి రేవాత్ర అమోక్ష హేతృదాహృతో 37 సాధవస్సుకు చిత్తాయే నిస్పృహ విగతేషణాంహ దాంతా ప్రశాంతాస్త్వద్భక్త నివృత్తాఖిల కామనాః ఇష్ట ప్రాప్తి విపత్యోశ్చ సమాస్ సంగ వివర్జితాః సన్నస్త్రాఖిల కర్మాణ సర్వదా బ్రహ్మ తత్పరాః యమాది గుణ సంపన్న సంతుష్టాయన కేనచిత్ సత్సంగమో భవేద్యరి త్వత్కథా శ్రవణేరతః సముదేతి తతో భక్తి స్త్వైరమ సనాతనే త్వద్భక్తావోపన్నాయాం విజ్ఞానం విపులం స్ఫుటం ఉదేతి ముక్తిమర్గోయమాద్యశ్చతురసేవితః తస్మాద్రాఘవ సద్భక్తి స్త్వయి మే ప్రేమలక్షణా సదా భూయాద్ధరే సంగస్త్వద్భక్తే సువిశేషతః అద్య మే సఫలం జన్మ భవత్సం దర్శనాదభూత్ అద్య మే క్రతవః సర్వే బభూవ సఫలాః ప్రభో దీర్ఘకాలం మయ తప్తమనన్యమతినా తపః తస్యే హి తపసో రామఫలం తవేదర్బనం సరామే సీతయా సార్ధం హృదేవ సరాఘవ ఇతి స్తుత్వా రమానథమగస్త్యో మునిసత్తమః దదౌ చాపం మహేంద్రే నరమధ్యే స్థాపితం పురా అక్షయో బాణతూనీరౌ ఖడ్గం రత్నవిభూషితం జహిరాఘవ భూభారభూతం రాక్షసమండలం యదార్థమవతీర్లో సిమాయయా మనుజాకృతి 18 శ్లోకమ నుండి 47 వరకు తాత్పర్యము 47 రామచద్ర సమస్త జగములకు నీవే ఆదికారణము గుణభేదముచే మంచే నీవే బ్రహ్మ విష్ణు రురూపములను పొందుచున్నావు. నీవు జాగ్రత్స్వప్న సుషుప్తులకు విలక్షణుడవు. సర్వసాక్షివి జ్ఞానస్యరూపుడవు నాసరహితుడవు. నీవు సృష్టిలీలలను ఎప్పుడు చేయగోరుదువో అప్పుడు గుణవంతుని వలె మాయనంగీకరింతువు రామ. నీమాయ ఎల్లప్పుడూ విద్య అనియు అవిద్య అనియు ప్రకాశించును. ప్రవృత్తి మార్గగాములు అవిద్యకు వశవర్తులగుదురు. నివృత్తి మార్గమందాసక్తి గలవారు వేదాంతార్థమును విచారించువారు. నీభక్తియందాసక్తి గలవారు విద్యామయులుగా చెప్పబడుదురు. అవిద్యావసులైన వారు సదా సంసారులగుదురు. విద్యాభ్యాసరతులు నిత్యముక్తులగుదురు. లోకమందు నీభక్తి నిరతులకు నీ మంత్రోపాసకులగు వారికి విద్య కలుగును. రామ, ఈ ప్రపంచమున సత్సాంగత్యమే మోక్షమునకు కారణము. సత్సాంగత్యము వలన నీచరిత్ర వినుటయందు ఆసక్తి కలుగును. పిమ్మట నీయందు భక్తి కలుగును. భక్తి వలన జ్ఞానము వికసించును. దానిచే మోక్షము లభించును. రామ, నీ భక్తులతోటి సహవాసము నాకు లభించుగాక. సీతా సమేతముగా నీవెల్లప్పుడు నా హృదయమున వసింపుము. నడుచుచున్నను, కూర్చొనియున్నను, నిలుచున్నను నీయందే నా మనసు ఎల్లప్పుడు నెలకొనియుండుగాక. ఇట్లు రమానాథుడైన రాముని స్తుతించి ఆముని శ్రేష్ఠుడు రాముని కొరకు మహేంద్రునిచే స్థాపితమైన ధనస్సును తరుగని అమ్ముల పొదులను మణులచే అలంకరింపబడిన ఖడ్గమును రామున రామ, భూమికి భారమైన రాక్షస సమూహమును సంహరింపుము. నీవు అందులకే మాయచేమను జాకృతిని బొందితివి. కొసంగి, అగస్త్యుని ఆదేశము మేరకు రాముడు అక్కడికి 2 యోజనముల దూరముగల పంచవటియందు శేషవనవాస జీవితమును గడుపుటకు నిర్ణయించుకొనెను. త్రోవలో జటాయువను బ్రహ్మాండమైన పక్షిని చూచెను. వారిద్దరికి మైత్రి కుదిరెను. పంచవటిలో ఆనందముగా కాలము గడుపుచుండ ఒకనాడు లక్ష్మణుడు రామునికి నమస్కరించి, మహాత్మా, మోక్షమునకు ముఖ్య కారణమేడియో తెలియజేయుడు. కమల పత్రాక్ష, దానిని సంగ్రహముగా చెప్పుటకు నీవెతగనవాడను. భక్తి వైరాగ్యముల చేత వృద్ధి పొందునదియు జ్ఞాన విజ్ఞాన సహితమైన దానిని రఘుశ్రేష్ట నాకు చెప్పుము అని ప్రార్థించెను. 58